శ్రద్ధామనారభ్య యజ్ఞేన యజతేనాశ్రేష్టాయ శ్రద్ధతదేపః ప్రణయతి శ్రద్ధావా ఆపశ్రద్ధామేవారభ్య యజ్ఞేన యజత ఉభయేస్య దేవమనుష్యాయిష్టాయ శ్రద్ధతతే తదాహురతి వా ఏతావర్త్వన్నేదంతి వాచం మనో వా వైతానాతి నేదంతీతి మనసా ప్రణయతి యం వై మనో నగై వైనా ప్రణయత్యస్కన్న హవిర్భవతి ఏవం వేదయజ్ఞాయుధాని సంభరతి యజ్ఞో వై యజ్ఞాయుధాని యజ్ఞమేవ తత్సంభరతి యదేకమేకకం సంభరే పితృదేవత్యానిశ్చుర్యత్సహ సర్వాణి మానుషాణి ద్వే ద్వే సంభరతి యార్జాన వాక్యయోరేవ రూపం కరోత్యథో మిథునమేవ యో వై దశ యజ్ఞాయుధాని వేదముఖతోస్తి యజ్ఞః కల్పతేష్భ్యశ్చ కపాలాని చాగ్నిహోత్ర హవనీ చూర్పంచ కృష్ణాదినంజ సంయాచోలోకలంజ ముసలంజ త్రిషచ్చోపలాజీతాని వేదశ యజ్ఞాయుధాని ఏవం వేదముఖతోస్తి యజ్ఞః కల్పతే యో వై దేవేభ్యః ప్రతిప్రోచ్య యజ్ఞేన యజతే జుషంతేస్య దేవాహవ్యగం హవిర్నిరూప్యమానమభిమంత్రయేతాగ్నిగం హోతారమిహతగం హువైతి దేవేభ్యయేవ ప్రతిప్రోచ్య యజ్ఞేన యజతే జుషంతేస్య దేవాహవ్యమేష వై యజ్ఞస్య గృహో గృహేత్వైవ యజ్ఞేన యజతే తదు జిత్వా వాచం యచ్చతి యజ్ఞస్య ధృత్యాసో మనసా వై ప్రజాపతిర్యజ్ఞమతను తమనసైవ తద్యజ్ఞం తను తే రక్షసామనన్నవచారాయో వై యజ్ఞం యోగ ఆగతే జునక్తి జింతేజం జానేషు కస్త్వాయునక్తి సత్వాయునక్త్విత్యాహ ప్రజాపతిర్వైక ప్రజాపతినైవైనం యునక్తి జింతేజం జానేషు ప్రజాపతిర్యజ్ఞాన సృజతాగ్నిహోత్రం చాగ్నిష్టోమం చ పౌర్ణమాసీంశోక్ష్యం చామావాస్యాంగాదిహాత్రం చ తానుదమిమేతగావదగ్నిహోత్రమాసీత్తావానగ్నిష్టోమో యావదే పౌర్ణమాసీతావానుఖ్యో యావత్యమావాస్యాతావానతిరాత్రోయేవం విద్వానగ్నిహోత్రం జుహోతి యావదగ్నిష్టోమేణ ప్నోది తావదుపాప్నోది ఏవం విద్వాన్ పౌర్ణమాసీయతేయావదుక్షేణోపాప్నోది తావదుపాప్నోది ఏవం విద్వానమావాస్యాయజతేయావదతి రాత్రేణోపాప్నోది తావదుపాప్నోది పరమేష్ఠినో వాగేతయజ్ఞోగ్రాసీత్తేన స పరమాన్ కాష్ఠామగచ్చత్తేన ప్రజాపతిర్నిరవాస ప్రజాపతిరవాష్టామగచ్చత్తేనేంద్రన్నిరవాసాగయత్తేనేంద్ర పరమాష్టామగచ్చత్తేనాగ్నేశోమౌ నిరవాసాగయత్తేనాగ్నేశోమౌ పరమాం కాష్టామగచ్చదాం విద్వాన్దర్శపూర్ణమాసో యజతే పరమామేవ కాష్టాం గచ్చతి యో వై ప్రజాదేన యజ్ఞేన యజతే ప్రజయా పశుభిర్మిథునైర్జాయతే ద్వాదశ మాసా సంవత్సరో ద్వాదశ ద్వంద్వాని దర్శ పూర్ణమాసయోస్తాని సంపాద్యానేత్యాహుర్వత్సంజోపాపసృజత్యుఖాంచాధిశ్రయత్యవదహంతి ఋషదౌ చ సమాహంతి జపపదేన పాలాని చోపదశాది పురోటాసంచాధిశ్రయత్యాజ్యం చ స్తంభయలుశ్చహరత్యభిజగృహాది వేదిం చ పరిగృహాది పత్ని సన్నక్యతి ప్రోక్షణేష్టా సాధయత్యాజ్యం దైతాని వై ద్వాదశ ద్వంద్వాని దశపూర్ణమాసయోస్తాని ఏవం సంపాద్యయజతే ప్రజాతేనైవ యజ్ఞేన యజతే ప్రజగా పశుభిర్మిథునైర్జాయతే ధ్రువోసి ధ్రువోహకం సజాతేజ భూయా సమిత్యాహ ధ్రువానేవైనాంకృత ఉగ్రోహకం సజాతేజ భూయా సమిత్యాహ ప్రతివాదిన ఏవైనాంకృతే విభోరస్య విభోరహకం సజాతేజ భూయా సమిత్యాహ యేవైనం ప్రత్యుత్పిపీతేతముపాస్యతే యునజ్మిత్వా బ్రహ్మణాదైవ్యేనేత్యాహైషవాగ్నేర్యోగస్తేన యునక్తి యజ్ఞస్య వైసమృద్ధేన దేవాసువర్గం లోకమాయన యజ్ఞస్య వ్యర్థేనాసురాన్ పరాభావయనయన్మే అగ్నే అస్త యజ్ఞస్తాదిత్యాహ యజ్ఞస్యైవ సమృద్ధేన యజమానస్సువర్గం లోకమేత యజ్ఞస్య వ్యర్థేన భ్రాతృవ్యాన్ పరాభావయత్యగ్నిహోత్రమేతాభిర్వ్యాహృతేభిరుపసాదయేద్యజ్ఞముఖం వా అగ్నిహోత్రం బ్రహ్మేతా వ్యాహృతయో యజ్ఞముఖ ఏవ బ్రహ్మ గురుతే సంవత్సరే వ్యాకృతయేతాభిరేవోపసాదయే బ్రహ్మణైవోభయత సంవత్సరం పరిగృహ్ణాది ఋషభోన్నమాసో చాదుర్మాస్యాన్యానభమానయేతాభిర్వ్యాహృతేభిర్హవేగ్యాసాదయేద్యజ్ఞముఖం వైదర్శభోన్నమాసో చాదుర్మాస్యాని బ్రహ్మైతా వ్యాహృతయో యజ్ఞముఖ ఏవ బ్రహ్మ గురుతే సంవత్సరే పర్యాగతయేతాభిరేవాసాదయే బ్రహ్మణైవో భయద సంవత్సరం పరిగృహ్ణాదియద్వై యజ్ఞస్య సాంనా క్రియతే రాత్రం యజ్ఞస్యాశీర్గచ్చతి దృజావిషం యజ్ఞస్యాశీర్గచ్చత్యథ బ్రాహ్మణో నాశీర్ఘేణ యజ్ఞేన యజతే సామిధేనేరణు వక్షన్ నేతా వ్యాహృతే పురస్తాద్దద్భ్యాద్ బ్రహ్మైవ ప్రతిపదం కురుతే తథా బ్రాహ్మణ స్వాశీర్ఘేణ యజ్ఞేన యజతే యం కామయమానం భ్రాతుర్యమస్త యజ్ఞస్యాశీర్గచ్చేది తస్యైతా వ్యాహృతే పురోనుభాక్యాయాం దద్భ్యాద్భ్రాతుర్యదే భత్యా వై పురోనుభాక్యా భ్రాతుర్యమేవాస్ యజ్ఞస్యాశీర్గచ్చతి యాన్ కామయమానాన్ సమావత్యేనాన్ యజ్ఞస్యాశీర్గచ్చేది తేషామేతా వ్యాహృతే పురోనుభాక్యాయార్ధర్తయేకాంగ్రధ్యాద్యాజ్యాయే పురస్పాదేకాయార్ధర్తయేకాంగ్రైనాన్ సమావతి యజ్ఞస్యాశీర్గచ్చతి యథా వై పర్జన్యస్సు పృష్టం వర్షత్యే వై యజ్ఞో యజమానాయ వర్షతి స్థలయోధకం పరిగృహ్ణ్యాశిషా యజ్ఞం యజమానః పరిగృహ్ణాది మనోసి ప్రజాపత్యం మనసా మా భూతేనాభిషేద్యాహమనో వై ప్రజాపత్యం ప్రజాపత్యో యజ్ఞో మన ఏవ యజ్ఞమాత్మన్ధత్తే వాగస్యైంద్రియపద్నక్షయనీ వాచా మేంద్రియేణాభిషేద్యాహైంద్రీ వై వాగ్వాచ మే వైంద్రియమాత్మన్ధత్తే యో వై సప్తదశం ప్రజాపతి యజ్ఞమన్వాయ త్వం వేద ప్రతి యజ్ఞేన తిష్ఠతి న యజ్ఞాభ్యగం శత ఆశ్రావయేది చతురక్షరమస్తశ్రౌషయతి చతురక్షరం యజేది ద్వ్యక్షరం యే యజామహ ఇది పంచాక్షరం ద్యక్షరోపకర్తార ఏష వై సప్తదశ ప్రజాపతి యజ్ఞమన్వాయ తోయ ఏవం వేద ప్రతి యజ్ఞేన తిష్ఠతి న యజ్ఞాభ్యగం శతే యో వై యజ్ఞస్య ప్రాగణం ప్రతిష్టాముదయనం వేద ప్రతిష్ఠితేనారిష్టేణ యజ్ఞేన సగ్స్థాం గచ్చత్యాశ్రావయాస్తశ్రౌషడ్యజయేయజామహే వషట్కారేతద్వై యజ్ఞస్య ప్రాయణమేధా ప్రతిష్ఠైతదుదయమయ్యేవం వేద ప్రతిష్ఠితేనారిష్టేణ యజ్ఞేన సగ్స్థాం గచ్చతి యో వై సోనృతారేదోహం వేద దుహయే వైనాయజ్ఞో వై సోనృతాశ్రావయత్యై వైనామ పదస్తశ్రౌషిత్యుపాసేద్యేజామహిత్యుపాసద్వషట్కారేణ దోగ్ధ్యేష వై సోనృతాయేదోహోయేవం వేద దుహయే వైనాం దేవా వై సత్రమాసదేశాదిశోదస్యందగేతామార్ద్రాం పంక్తిమపశ్యన్నాశ్రావయేది పురోభాతమజనయన్నస్తశ్రౌషిత్యభ్రగం నమ ప్రావయన యజేది విద్యుతమజనయనయే మహిళి ప్రావర్షయన్నభ్యస్తనయన్ వషత్కారేణ తోమీతేభ్యోదిశ ప్రాప్యాయంతేం వేద ప్రాస్మే దిశ ప్యాయంతే ప్రజాపతింతో వేద ప్రజాపతిస్త్వం వేదయం ప్రజాపతిర్వేద స పుణ్యా భవత్యేష వైఛందస్య ప్రజాపతిరాశ్రావయాస్తశ్రౌషడ్జామహే వషత్కాలో ఏం వేద పుణ్యా భవతి వసంతమృతూనాం ప్రీణామీత్యాహ వర్తమో వై ప్రయాజాతూనేవ ప్రీణాస్మై ప్రీతా పూర్వం కల్పందే కల్పందే స్మారతభోగం వేదాగ్నే సోమయోరహం దేవయజ్ఞయా చక్షుష్మాన్ భూయా సమిత్యాగ్నే సోమాభ్యాం వై యజ్ఞశ్చక్షుష్మాన్తాభ్యామేవ చక్షురాత్మన్ ధత్తేగ్నేరహం దేవయజ్ఞయాన్నాదో భూయా సమిత్యాగ్నిర్వై దేవానామన్నాదస్తే నైవాన్నాభ్యమాత్మన్ ధత్తేతభ్యరస్య లబ్ధో భూయా సమముందభేగమిత్యాహైతయా వై లభ్యా దేవాసురాన లభ్నువంతకైవ భ్రాతుర్యందభ్రాగ్నే సోమయోరహం దేవయజ్ఞయా వృత్రః భూయా సమిత్యాహాగ్నే సోమాభ్యాం వా ఇంద్రో వృత్రమహంతాభ్యామేవ భ్రాతుర్వ్యగ్రస్పృణుదైంద్రాగ్నయోరహం దేవయజ్ఞయేంద్రియాభ్యన్నాదో భూయా సమిత్యాహేంద్రియాభ్యేవాన్నాదో భవతీంద్రస్యాహం దేవయజ్ఞయేంద్రియామి భూయా సమిత్యాహేంద్రియాభ్యేవ భవతి మహేంద్రస్యాహం దేవయజ్ఞయా దేవానం మహిమానం గమేయమిత్యాహ దేవానమేవ మహిమానం గచ్చత్యగ్నే స్పష్టకృతోహం దేవయజ్ఞయా యుష్మాన ప్రతిష్టాంగమేయమిత్యాహాయ దేవాత్మన్ ధత్తే ప్రతియజ్ఞేన తిష్ఠతి ఇంద్రం వో విశ్వదస్పరి హవామహే జనేభ్యః అస్మాకమస్తు కేవలః ఇంద్రం నరో నేమభితాః వందే యత్పార్యాయురజతే ధియస్తాః శూరో నిషాదాశవదస్య గాన ఆగోమతి వ్రజే భజాత్వన్నః ఇంద్రియాణి శతక్రతో యాతే జనేషు పంచసు ఇంద్రతాని తావృణే అనుతేదాయ మహేంద్రియాయ సత్రాదే విశ్వమనువృత్రహత్యే అనుక్షత్రమనసహోగ చక్రేంద్రదేవేభిర్నుదే నిషక్యే ఆయస్మిన్ సప్తవాసవాస్తిష్ఠంది స్వారుహో యథా విషర్హలేర్ఘశ్రుత్తమ ఇంద్రస్య ఘర్మో అతిథిః ఆవాసు పక్వమైన సూర్యనూరోహయో దివి ఘర్మన్న సామంతపదాసు భక్తిభిర్జుష్టంగిర్వణసే గిరః ఇంద్రమిద్గాఠినో బృహదింద్రమర్కేభిరర్కిణః ఇంద్రం వాణీరణోషత గాయంధిత్వా గాయత్రిణోర్చంత్యర్కమర్కిణః బ్రహ్మాణస్పాశతక్రతవుద్భగంశమివయే విరే అగంహోముజే ప్రభరే మామనేషామోషిష్ఠతా ఉన్నే సుమతింగృణానాః ఇదమింద్ర ప్రతిహవ్యంగభాగ సత్యాః సంత యజమానస్య కామాః వివేషయన్మాధిషణాధిజానస్తవై పురాపార్యాదింద్రమన్నః అగుంహ సోయత్ర వీపరద్యథానో నావే భయాంతముభయే హవంతే ప్రసంరాజం ప్రసమమద్ధరాణామగుంహోముచం వృషభం యజ్ఞానాం అపాన్నపాదమశ్వినా హయంతమస్మిన్నర ఇంద్రియం ధత్తమోజః వినయేంద్రమధోదిహిణీచాయక్షపృతన్యత అధస్పదంతమేయో అస్మాగుమభిదాసతి ఇంద్రక్షత్రమభివామోజోజాయథా వృషభజర్షణీనాం అపానదోజనమిత్రయంతమురుందేవేభ్యో అతృణోర్లోకం మృగోన భీమః కుజలాగిరిష్ఠాః పరావరాజగామాపరస్యాః శృగగం సగుంసాయ పమిమింద్రజగ్మం విశత్రోనుదస్వ విశత్రోనివిమృధోనుద విమృతస్య హనోరుజ విమన్యమింద్రభామితో మిత్రస్యాభిలాషదః రాతారమింద్రమవితారమింద్రగం హవే హవే సుఖభగుంశూరమింద్రం హువే శక్రం పురోహోరమింద్రజ్ఞ స్వస్తి నామఘవాభాత్మింద్రః మాదే అస్యాగం సహసా వన్పరిష్టావఘాయ భూమ హరిహః పరాదై రాయస్వనో వృకేభిర్వరోషైస్తవ ప్రియాసః సూరిషః శ్యామ అనవస్తే రథమశ్వాయదక్షం త్వష్టా వజ్రం పురోహోదద్యుమంతం బ్రహ్మాణ ఇంద్రం మహయంతో అర్కైరవర్ధయన్నః ఏహంత వావో వైష్ణేయత్తే వృణో అర్కమర్చానింద్రగ్రావాణోజితి సజోషాః అనశ్వాసో యే పవయో రథా ఇంద్రేషితాభ్యవర్తన్ దదస్యో ఓం పాక యజ్ఞం వా అన్వాహితాగ్నే పశవ ఉపతిష్టందగిటా ఖలు వైపాకయజ్ఞస్యైషాంతరా ప్రయాజానో యాజాని యజమానస్య లోకే బహితాతామా క్రియమాణామభిమంత్రయేత స్వరూపవర్ణవర్ణయే హేతి పశవో వాయిదా పశూనేవోపహ్వయతే యజ్ఞం వై దేవా అదుత్రణ యజ్ఞోసులాగం మధుహత్తే సులాయజ్ఞదుగ్ధా పరాభవనియో వై యజ్ఞస్య దోహం విద్వాన్ యజతేభ్యన్యం యజమానం దృహే సా మే సత్యాశీరస్య యజ్ఞస్య భూయాదిత్యాహైష వై యజ్ఞస్య దోహస్తే నైవైనం దృహే ప్రత్తావై గౌ దృహే ప్రత్యేదా యజమానాయ దృహయే దేవా ఇడాయే స్తనాయిపహూతే దివాయుర్వత్సో యరిహోతే నాముపక్వయే తర్హి యజమానో హోతార వీక్షమానో వాయుం మనసాధ్యాయేన్ మాత్రే వత్సముపావసృజతి సర్వే నవై యజ్ఞేన దేవాస్సు వర్గం లోకమాయన్ వాగ యజ్ఞేన మనురశ్రాం మెత్సే డామనముపావర్కలతాం దేవాసురాభ్యహ్వయంత ప్రతీజేన్ దేవా పరాజీవసురాస్స దేవానుపావర్తత పశవో వై తద్దేవానవృణత పశవోసురాన జహుర్యం కామయేతా పశుస్యామిది పరాజేంద్రస్యేడాపహ్వయేతా పశురేవ భవతి యం కామయేత పశుమాన్ స్యాదిది ప్రతీజేంద్రస్యేడాముపహ్వయేత పశుమానేవ భవతి బ్రహ్మవాదినా వదంతి సత్వాయి నామపహ్వయేదీరామభూయాత్మానమిడాయామపహ్వయేతే దిశాన ప్రియాసు ప్రదోహోర్తిర్మఘోనేహేడామేవోపహూయాత్మానమిడాయామపహ్వయతేస్తమిదిదాసామి ప్రాశ్నంది సామిమాజయంత ఏతత్ప్రతిమానాయజ్ఞోవ్యచ్చైర బ్రహ్మణా దేవాః సమదసర్బృహస్పతిస్తరుతామిమన్నయిత్యాహ బ్రహ్మవై దేవానాం బృహస్పతి బ్రహ్మణైవ యజ్ఞకం సందధాది విచ్ఛిన్న యజ్ఞకం సమిమందధాత్విత్యాహ సంతత్యై విశ్వే దేవా ఇహమాదయంతామిత్యాహ సంతత్యైవ యజ్ఞం దేవేభ్యో నదిశతి యాం వై యజ్ఞే దక్షిణాం దదాతి తామస్య పశవో న సంక్రామంతి సకేషయీజానా పశుర్భావుకో యజమానేన ఖలు వై తత్కార్యమిత్యాహుర్యథా దేవత్రా శబ్దం కుర్వేతాత్మన్ పశూన్ గమయేతే దిబ్రద్ధమిన్ భస్మేభ్యాహ యజ్ఞో వై బ్రధ్నో యజ్ఞమేవ తన్మహయత్యథో దేవత్రైవ దత్తం కురుత ఆత్మన్ పశూన్ భ్రమయతే దదతో మే మాక్షాయేభ్యాహాక్షితిమేవోపైతి కుర్వతో మే మోపదసదిత్యాహ భూమానమేవోపైతి సర్గశ్రవాహసౌ వర్తన సస్తుమిం జమోపోజిముపాజయత్సత్రిణాగం భోత భోక్కామిడాముపాక్వసాయితాముపాక్వైతి హోవాచయా ప్రాణేన దేవాన్ దాధార వ్యానేన మనుష్యాన పానేన పితృణి చిలప్తి సాచిలప్తి ఇది చిరత్తి హోవాజ శరీరం వా అస్యేతదుపాది హోవాజ గౌర్వా అస్యే శరీరంగాం భావతో తత్పర్యవదతాయ్యా యజ్ఞే దీయతే సా ప్రాణేన దేవాన్ దాధారయగా మనుష్యా జీవంతి సా వ్యానేన మనుష్యానే గాం పితృభ్యోఘ్నంతి సా పానేన పితృణయ ఏవం వేద పశుమాన్ భవత్యథ వైదాముపాది హోవాజ ప్రజా ప్రభవంతే ప్రత్యాభవతేత్యన్నం వా అస్యేతదుపాక్వసాయిది హోవాచౌషధయో వా అస్యాన్నమోషధయో వై ప్రజా ప్రభవంతే ప్రత్యాభవంతి ఏవం వేదాన్నాదో భవత్యథ వైదాముపాక్వైది హోవాచగా ప్రజా పరాభవంతేరణు గృహ్ణాది ప్రత్యాభవంతేర్గృహ్ణాదేది ప్రతిష్టాం వా అస్యేతదుపా హోవాచేయం వా అస్యే ప్రతిష్టేయం వే ప్రజా పరాభవంతేరణగృహ్ణాది ప్రత్యాభవంతేర్గృహ్ణాది ఏవం వేద ప్రత్యపతిష్టక్రచవేదావపాక్వైది హోవాచయస్యై నిక్రమణే ఘృతం ప్రజా సంజీవంతే పిబంతేతి ఛిణత్తి సా న ఛిణత్తి. ీతి హోవాచ ప్రతిజనయతేషవాయిపా హోవాచ వృష్టిర్వాయిడా వృష్ణేవేన క్రమణే శృతం ప్రజా సంజీవందే పిబంది ఏం వేద ప్రైవ జాయతేన్నాదో భవతి పరోక్షం వా అన్యే దేవా యుజ్యంతే ప్రత్యక్షమన్యే యజ్యజతే దేవా పరోక్షమిజ్యంతే తానేవ తద్యజతి యదన్ వాహార్యమాహరచేతే వై దేవా ప్రత్యక్షం యద్బ్రాహ్మణాస్తానేవ తేన ప్రేణాయథో దక్షిణైవాశైషాసో యజ్ఞస్యైవ ఛిద్రమపి దధాతి యద్వై యజ్ఞస్య క్రూరం యద్విరిష్టం తదన్ వాహార్యేనాన్ హరదిదన్వాహార్యస్యాన్వాహార్యత్వం దేవదూతా వా ఏతే దృత్విజో యదన్వాహార్యమాహరది దేవదూతానేవ ప్రీణాది ప్రజాపతిర్దేవేభ్యాయజ్ఞాన్యాది సత్సరిది చానో మన్యతేతమన్వాహార్యమభక్తమవశ్యప్తమాత్మన్న సత్తసవాగేష ప్రజాపత్యో యదన్వాహార్యో యస్యైవం విదుషోన్వాహార్యా క్రియతే సాక్షా దేవ ప్రజాపతిమర్ధ్నాప్యపరిమితోపరిమిత ప్రజాపతి ప్రజాపతిరాప్యై దేవాదే దేవాగేతం ప్రజాపత్యమన్వాహార్యమపశ్యంతమన్వాహరం దదతో దేవా అభవన్ పరాసురాయస్యైవం విదుషోమన్వాహార్యా క్రియతే భవత్యాత్మనా పరాస్య భ్రాతుర్యో భవతి యజ్ఞేన వా నిష్టీ భక్వేన ీయస్వం విదుషోన్వాహార్యా క్రియతే సత్వేష్టా పూర్తి ప్రజాపతేర్భాగోసేత్యాహ ప్రజాపతిమేవ భాగధేయేన సమర్థయత్యూర్జస్వాన్ పయస్వానిత్యాహోర్జమేవాస్మిన్ పయోదధాది ప్రాణాపానౌ మే బాహ్య సమాన జ్ఞానౌ మే బాహ్యేత్యాశిషమేతామాశాస్తేక్షితోస్యక్షిత్యే ముష్మల్లోకేన్న మిదః ప్రదానగ్యక్ష్యముష్మల్లోకే ప్రజాపజీవన్ దిగదేవమభిమృషత్యక్షితమే వై మద్గమయ దినాస్యాముష్మల్లోకేన్న క్షీయతే బర్హిషోహం దేవయజ్జయా ప్రజావాన్ భూయా సమిత్యాహ బర్హిషావై ప్రజాపతి ప్రజాసృజతేనైవ ప్రజాసృజతేన రాశగుంసస్యాహం దేవయజ్జగా పశువాన్ భూయా సమిత్యాహ నరాశగుంసేన వై ప్రజాపతి పశూన సృజతేనైవ పశూన్ సృజతేగ్నే స్పృష్టకృతోహం దేవయజ్జయా యుష్మాన్ యజ్ఞేన ప్రతిష్టాంగమే విద్యాహాయ దేవాత్మ ధత్తే ప్రతియజ్ఞేన తిష్టతి దర్శపూర్ణమాసయోర్వై దేవాబుద్ధి మనోజ జగందర్శపూర్ణమాసామసులానపాణుదంతాగ్నేరహముద్ధి మనోజ్యేషమిత్యాహ దర్శపూర్ణమాసయోరేవ దేవతానాయమానముద్ధి మనోజ్జయి దర్శపూర్ణమాసాభ్యాం భ్రాతృవ్యానపనుదేవాచవదేభ్యాం వ్యూహత్యన్నం వై వాచోన్నమేవరుంధే భ్యాం ప్రతిష్ఠత్తేయో వై యజ్ఞస్య బౌధో విద్వాయే యజ్ఞం తు హే పురస్తాచోపరిష్టాచైషవా అన్యో యజ్ఞస్య దోహగిడాయామన్యో యరిహి హోతా యజమానస్య నామ గృహీయా తరిహి బ్రూయాదే మా అగ్మన్నాశిషో దోహకామా ఇది సగ్గస్తుతా ఏవ దేవతా దుహేథో ఉభయత ఏవ యజ్ఞం తు హే పురస్తాచోపరిష్టాచరో ేవతాంగమయత్మిత్యాహైతే వై దేవాశ్వాయమాన ప్రస్తరోగదే ప్రస్తరం ప్రహరది దేవాశ్వైరేవ యజమానకం సువర్గం లోకంగమయతి పితే ముంజామిరసనామిరస్మీనిత్యాహైషవాగ్నేర్విమోకస్తే నైవేన విముంజతి విష్ణో శయ్యోరహం దేవ యజ్ఞయా యజ్ఞేన ప్రతిష్టాంగమేజమిత్యాహ యజ్ఞో వై విష్ణుర్యజ్ఞేవా ప్రతిష్టతి సోమస్యాహం దేవయజ్ఞగా సురే తారేతోషిషీయేత్యాహ సోమో వేరేతోధాస్తే నైవ రేత ఆత్మన్ ధత్తే త్వష్టురహం దేవయజ్ఞగా పశూనాగం రూపం పుషేయమిత్యాహ త్వష్టా వై పశూనాం మిథునానాగం రూపకృత్తే నైవ పశూనాగం రూపమాత్మం ధత్తే దేవానాం పత్నిరగ్నిర్గృహపతిర్యజ్ఞస్య మిథునం త్రయోరహం దేవ యజ్ఞయా మిథునేన ప్రభూయా సమిత్యాహైతస్మాద్వై మిథునా ప్రజాపతిర్మిథునేన ప్రాజాయత తస్మాదేవ యజమానో మిథునేన ప్రజాయతే వేదోధిమిత్యరసి విధేయేత్యాహ వేదేన వై దేవాసురాణాం విత్తం వేద్యమవిందం దతద్వేదస్య వేదత్వం యద్యద్భ్రాతుర్వ్యస్యాభిధ్యాగే తస్య నామ గృహీగాత్ర దేవాస్య సర్వం వృంతే భృతవంతం కులాగినకం రాజస్పోషకం సహస్రిణం వేదోదతాపవాదినమిత్యాహ ప్రసహస్రం పశూనా ప్రణోత్యాస్య ప్రజాయాహం వాజీ జాయతే ఏవం వేద ధ్రువాం వేదిచ్యమానా యజ్ఞో నిరుచ్యతే యజ్ఞం యజమానో యజమానం ప్రజా ధ్రువామాప్యాయమానా యజ్ఞోన్వాప్యాయతే యజ్ఞం యజమానో యజమానం ప్రజా ఆప్యాయతాం ధ్రువా ధృతేనేత్యాహ ధ్రువామేవాప్యాయయతి కామాప్యాయమానా యజ్ఞోన్వాప్యాయతే యజ్ఞం యజమానో యజమానం ప్రజా ప్రజాపతేర్విభాన్నామలోక తస్మైస్వాదామి సహ యజమానేనేప్యాహాయం వై ప్రజాపతేర్విభాన్నామ లోకస్తస్మిన్నేవైనం దధాతి సహ యజమానేన ఋక్షత ఇవ వాగేతద్యజమాన భాగం ప్రాశ్నాత్మానమేవ ప్రీణాత్తేతావాన్ వై యజ్ఞో యావాన్ యజమాన భాగో యజ్ఞో యజమానో యజమాన భాగం ప్రాశ్నాది యజ్ఞయేవ యజ్ఞం ప్రతిష్టాపయ ఏతద్వై సూయవసకం సోదగం యద్బరిహిష్టాపశ్చైతద్యజమానస్యాయతనం యద్వేదర్యత్పూర్ణపాత్రమంతర్వేది నినయతి స్వయేవాయతనే సూయవసకం సోదకం గురుదే సరసి సమ్మే భూయాయిత్యాహాపో వై యజ్ఞ ఆపోపదం యజ్ఞమేవామృతమాత్మం ధత్తే సర్వాణి వై భూతాని వ్రతముపయంతమనుపయంతి ప్రాచ్యాన్ దిశి దేవాత్యుజో మార్జయంత హైష వైదరిశపూర్ణమాసయోరవ భృథోయాన్నేవైనం భూతాని వ్రతముపయంతమనోపయంతి తైరేవ సహావృథమ వైది విష్ణుముఖా వై దేవాశ్చందోభిమాన్ లోకానపజేయమభ్యజయన యద్విష్ణుక్రమాన్ క్రమదే విష్ణురేవ భూత్వాయమానశ్చందోభిమాన్ లోకానపజేయమభిజయతి విష్ణాక్రమాస్మాధిహేత్యాహ గాయత్రీ వై పృథివేత్రే ష్టభమంతరిక్షం జాగతే ద్యోరానుష్టభేర్తిశ్చందాభిరేవేమాన్ లోకాని యథా పూర్వమభిజయతి అగన్వసువస్సువరగన్వేత్యాహ సువర్గమేవ లోకమేతి సందృశస్తే మాచిచ్ఛయత్తే తపస్తస్మై దేవావృక్షేత్యాహ యథా యజులే వైదత్సుభూరశిశ్రేష్ఠోరశ్మీ నామాయుర్ధాస్యాయుర్మేధేహేత్యాహాశిషమేవైతామాశాస్తే ప్రవాగేషోస్మాన్ లోకాచ్యవదేయో విష్ణుక్రమాన్ క్రమదే సువర్గాయ హి లోకాయ విష్ణుక్రమాక్రమ్యంతే బ్రహ్మవాదినా వదంతి సత్వే విష్ణుక్రమాన్ క్రమే దేవాన్ లోకాన్ భ్రాతుర్యస్య సంవిద్య పునరిమం లోకం ప్రత్యవరో హేదిత్తేష వా అస్య లోకస్య ప్రత్యవరోహో యదా హేదమహమమం భ్రాతుర్యమాభ్యో విభ్యోస్యైతి వైదీమానేవ లోకాన్ భ్రాతుర్యస్య సంవిద్య పునరిమం లోకం ప్రత్యవరోహతి సంజ్యోతిషా భూమమిత్యాహాస్మిన్నేవ లోకే ప్రజతి ఇంద్రేమావృతమన్వావర్తయిత్యాహాసౌ వా ఆదిత్యేంద్రస్తైవామృతమనుపర్యావర్తతే దక్షిణామర్యావర్తతే స్వమేవ వీర్యమనుపర్యావర్తతే తస్మాత్ దక్షిణార్ధ ఆత్మనో వీర్యావర్తరోధో ఆదిత్యశైవామృతమనుపర్యావర్తతే సమహం ప్రజయా సంమయా ప్రజేత్యాహాశిషమేవైతామాశాస్తే సమిద్ధో అగ్నే మేధీ మేధాతే అగ్నే దీర్ఘ్యా సమిత్యాహ యథా యజురే వైదద్వసుమాన్ యజ్ఞోపసీయాన్ భూయా సమిత్యాహాశిషమే వైతామాశాస్తే బహు వైకారిక పద్యస్యాంతే మిశ్రమివ చర్యద అగ్నిపావమానే ఆత్మానంద్వాభ్యాంకారిహవత్యముపతిష్ఠతే పునాగ్నిం పునీత ఆత్మానం ద్వాభ్యాం ప్రతిష్ఠిత్య అగ్నే గృహపద ఇత్యాహ యథాయుర్వేదక్షతకం హిమాయిత్యాహ శతంతా హేమంతానంధిడీయే దివా వైదాకపుత్రస్య నామ గృహ్ణాచ్చన్నాదమే వైనం కరో జిలామాసి సమాసాసేదంతమే జ్యోతిష్పదేమిది బ్రూజాద్యస్య పుత్రో జాతస్యాత్తేజస్వే వాస్య బ్రహ్మవర్చసీ పుత్రో జాయతేతామాసి సమాసాదేవస్మై జ్యోతిష్పదేమిది బ్రూజాద్యస్య పుత్రో జాతస్యాత్తేజగేవాస్మిన్ బ్రహ్మవర్చసం దధాతి యో వై యజ్ఞం ప్రయుజ్యన విముంజత్య ప్రతిష్టానో వై సహోషిగస్వాయుణ్యుతత్వా విముంజత్విత్యాహ ప్రజాపతిర్వేయ ప్రజాపతి నైవైన యునక్తి ప్రజాపతినా విముంచతి ప్రతిష్ఠిత్యాయేశ్వరం వై వ్రతమవిశిష్టం వ్రతహోగ్నే వ్రతపదే వ్రతమచారిషమిత్యాహ వ్రతమేవ విసృజతే శాంత్యా అప్రదాహాయపరాయజ్ఞే దిన నివర్తతే పునర్యో వై యజ్ఞస్య పునరానంభం విద్వాజేతమభినివర్తతే యజ్ఞోపభూవసాపభూవేత్యాహైష వై యజ్ఞస్య పునరానంభస్తే నైవైనం పునరానభతేన వరుద్ధావాగేతస్య విరాజ్యాహితాజ్ఞ సన్నదభః పదవః ఖదు వై బ్రాహ్మణస్య దభేష్ట్వా ప్రాముక్రమ్య బ్రూయాద్గోమాగం అగ్నేభిమాగం అశ్వీ యజ్ఞయత్యవదభాగం రుంధే ప్రసహస్రం వశోనాప్నోత్యాస్య ప్రజాయాం వాజీ జాయతే దేవసవిద ప్రసువయజ్ఞం ప్రసువయజ్ఞపతిం భగాయ దివ్యో గంధర్వః కేతన్నః పునాతు వాచస్పతిర్వాచ మధ్యస్వదాదినః ఇంద్రస్య వజ్రో శివాత్రఘ్యస్తగాయం వృత్రం వధ్యాత్ వాచస్య ప్రసవే మాతరం మహీమతి జన్నామ వచసాకరామహే యస్యామిదం విశ్వం భువనమా వివేశ తస్యాన్నో దేవస్య పితా ధర్మ సావిశద్ అప్సంతరమృతమప్సుభేణజమపాముద ప్రశస్తిష్పశ్వాభవ సమాజినః వాయుర్వాత్వా మనుర్వాత్వా గంధర్వా సప్తవిగుంశతిః ఏ అగ్రే అశ్వమాయుంజంతే అస్మిన్ జవమాదధుః అపరాన్నపాదాశుహే మనిక ఊర్మిః ప్రకుద్భాన్ ప్రదోర్చర్వాజసాతమస్తే నాయం వాజగుంసేత్ విష్ణాక్రమాది విష్ణాక్రాంతమది విష్ణార్విక్రాంతమస్యంకౌర్లింగాభితోరథయ్యౌద్భాంతం వాతాక్రమను సంచరంతో దూరే గిరింద్రియాభాన్ పదత్రీశేనోగ్నయప్రయః పారయంతో దేవస్యాహకంసవిదః ప్రసవే బృహస్పతినావాజలిదావాజంజేషం దేవస్యాహకంసవిదః ప్రసవే బృహస్పతినావాజలిదావరిష్ఠన్నాకకం రుహేయమింద్రాయ వాచం వదతేంద్రం వాచం జాపయతేంద్రో వాచమజయత్ అశ్వాజని వాజిని వాజేషు వాజినే భక్త్యశ్వాన్ సమత్సు వాజయ అర్వాసి సప్తరసి వాజ్య శివాజి నోవాజం ధావత మరుతాం ప్రసవే జయద వియోజనామివేధ్వమధ్వనస్కభ్రేతకాష్ఠాం గచ్ఛద వాజే వాజే వద వాజినో నోధరేషు విప్రా అమృతారజ్ఞాః అస్య మధ్వప్యవదమాదగద్ధం దృప్తాయాతపతిభిర్దేవయానైః తేనో అర్వంతో హవనశ్రుతోహవం విశ్వే శృణ్వంతు వాజినః విదర్ద్రవస్రహస్రథా మేధసా తాధనిష్యవః మహోయేరత్రయం సమిషేషు జభృజే షన్నా భవంతు వాజినో హవేషు దేవతా తామిదర్ద్రవః స్వర్గాః జంభయంతో హిమృగకం రక్షాకం సిసనేమ్యస్మద్విగవన్నమీవాః ఏషస్య వాజే క్షిపణింతురణ్యతి గ్రీవాయాం వర్ధో అవి కక్ష ఆసని రుందధిగ్రామ సంతవేద్వథామంగాగస్యన్ వాపణీఫణత్ ఉదస్మాస్యద్రవదస్వరం నిడః పర్ణన్న వేరనువాది ప్రగర్భినః శేనస్య వధ్వజతో అంగసంవరదధిగ్రావుణ్ణః సహోర్జాదరిత్రదః ఆమావాజస్య ప్రసవో జగమ్యాదాద్యా వా పృథివీ విశ్వసంభూ ఆమాగంతాం వితరా మాతరాచా మా సోమో అమృతత్వాయ గమ్యాత్ వాజినో వాజిదో వాజకం సరిష్యంతో వాజం జేష్యంతో బృహస్పతేర్భాగమవజిఘ్రద వాజినో వాజిదో వాజకం సుభాగం సో వాజం జిగివాగం సో బృహస్పతేర్భాగేణమర్ధమియం వస్సా సత్యాసంధా భూద్యామింద్రేణ సమసద్ధమజీజిపద వనస్పతేంద్రం వాజం విముచ్యధ్వం క్షత్రస్యోల్పమసి క్షత్రస్యోనిరసిజాయయేహి సుభోరోహావరోహావహి సువరహన్నా ఉభయోః సుభోరోక్ష్యామి వాజశ్చ ప్రసవశ్చాభిజశ్చ క్రతుశ్చ సుభశ్చ మూర్ధాయ వ్యష్టియశ్చాంద్రాయణశ్చాంద్యశ్చ భువనశ్చ భువనశ్చాధిపతిశ్చ ఆయుర్యజ్ఞేన కల్పతాం ప్రాణో యజ్ఞేన కల్పతాం అపానో యజ్ఞేన కల్పతాం వ్యానో యజ్ఞేన కల్పతాం చక్షుర్యజ్ఞేన కల్పతాగి శ్రోత్రయజ్ఞేన కల్పతాం మనో యజ్ఞేన కల్పతాం వాగ్యజ్ఞేన కల్పతామాత్మా యజ్ఞేన కల్పతాం యజ్ఞో యజ్ఞేన కల్పతాగుం సువర్దేవాగుం అగన్మా మృత అభూమ ప్రజాపతే ప్రజా అభూమ సమహం ప్రజయా సంమయా ప్రజా సమహగం రాజస్పోషేణ సమ్మయా రాజస్పోషోన్నాయత్వాన్నాద్యాయత్వాజాయత్వాజిత్యాయే తామృతమధిపుష్టిరసి ప్రజననమసి వాజస్యేమం ప్రసవః సుషుభే అగ్రే సోమగం రాజానమోషేష్వప్సు అస్మభ్యం మధుమతేర్భవంతు వయగం రాష్ట్రే జాగ్రియామ పురోహితాః వాజస్యేదం ప్రథమ ఆపభూమే వాజ విష్ణా భువనాని సర్వతః సవిరాజం పర్యేది ప్రజానం ప్రజాం పుష్టిం వర్ధయమానో అస్మే వాజస్యే మాం ప్రథమశిశ్రుగేదివాజ విష్ణా భువనాని సమ్రాట్ అయిచ్ఛందం దాపయత ప్రజానం త్రయంచన సర్వీరాన్ నియచ్చదు అగ్నే అచ్చావదేహన ప్రతిన సుమనా భవ ప్రణోయచ్చ భువస్పదే ధనదా అసి నస్త్వం ప్రణోయచ్చ త్వర్యమా ప్రభగ ప్రబృహస్పతి ప్రదేవా ప్రోత సోనృతా ప్రవాగ్దేవీ దాతు హరిగమనం బృహస్పతిమింద్రం దానాయచోదయా భారం విష్ణుకుం సరస్వతీకుం సవితారం చ వాజినం సోమకుం రాజానం వరుణమగ్నిమన్వారభామహే ఆదిత్యాన విష్ణుకం సౌర్యం బ్రహ్మాణం చ బృహస్పతిం దేవస్య త్వాధవిదః ప్రథమేష్మినా బాహుభ్యాం ఓష్ణాహస్తాభ్యాగం సరస్వత్యై వాజో యంతుర్యంత్రేణాగ్నే స్వాసామ్రాజ్యేనాభిషించామీంద్రస్య బృహస్పతే స్వాసామ్రాజ్యేనాభిషించామి అర్గేకాక్షరేణ వాజముదయేణస్మినోభ్యక్షరేణ ప్రాణాపానాముదయేతాం విష్ణుస్తక్షరేణ ప్రేందోకానుదయత్సోమశ్చతురక్షరేణ చతుష్పద పశోనుదయత్ పూషా పంచాక్షరేణ పంచముదయగాతాషడక్షరేణ షడుతోనుదయన్ మరుదః సప్తాక్షరేణ సప్తపదాకం షట్పదేముదయన్ బృహస్పతిరట్టాక్షరేణ గాయత్రీముదయన్ మిత్రో నవాక్ష ద్రవదగ్గస్వామముదయరుణోదశాక్షరేణ విరాజముదయేకాదశాక్షరేణ చతుర్థముదయద్విశ్వే దేవాద్వాదశాక్షరేణ జగదేముదయనపదవస్త్రయోదశాక్షరేణ త్రయోదశగ్రస్వామముదయన్ రుద్రాచతుర్దశాక్షరేణ చతుర్దశగ్రస్వామముదయన్నాదిత్యా పంచదశాక్షరేణ పంచదశగ్రస్వామముదయన్నలిషోడశాక్షరేణ ప్రజాపతిసప్తదశాక్షరేణ సప్తదశగ్రస్వామముదయత్ ఉపయామగృహేతోషదంతృషదం భువన సురమింద్రాయం గృహాన్ మేఘదేయోరింద్రాయ తోపయామగృహేతోషదం ద్వాఘృతం వ్యామసరమింద్రాయం గృహాన్ మేఘదేయోరింద్రాయ తోపయామగృహేతోసి పృథివిషదంతాంతరిక్షదం నాగసరమింద్రాయం గృహాన్ మేఘదేయోరింద్రాయ ఏ గ్రహా పంచజలీనాగేషా మిశ్ర పరమజాః దేవ్యః కోశ సముద్దితః ఏషాం విషప్రయాణామిషమోర్జగం సమగ్రభీమేష దేయో నిరింద్రాయ త్వా అపాగం రథముద్వయ సోర్గరశ్మికం సమాభృతం అపాగం రథస్యో రథస్తంభో గృహామ్యమేషతేజోరింద్రాయ అయా విష్ఠా జనగం గర్వరాణి సైర్య గాతు స ప్రత్యుదేర్ధరుణో మధ్వో అగ్రగ్యస్వాయాంగ్యనువాయరయద ప్రజాగృహీతోసి ప్రజాపదయేత్తాజిష్టం గృహ్ణామ్యేషదేయోని ప్రజాపదయేత్వా.